కాలం, ఎడం, ప్రేరణ. మనస్సుకు అవసరమైన కాలం, ఎడం, ప్రేరణ మూడింటిని తెలుసుకోవడం చాలా అవసరం. ఇంకొకరిని చూస్తే నీకు భయం, ఎందుకంటే అతని ఉనికి నీ దానికి భిన్నమని నువ్వు ఒప్పుకుంటున్నావు కనుక. కానీ ఒకే ఒక్కడు ఉంటే నువ్వు ఇంకెవరి గురించి భయపడతావు? అన్ని కోరికలను ఒకరి మింగివేస్తే ఉన్నది ఆ ఒక్కదే ఉంటే అప్పుడు కాలం, ఎడం, ప్రేరణ ఉండవు. కాలం, ఎడం, ప్రేరణ అదే టైం, స్పేస్ అండ్ కాజేషన్ భిన్నత్వంలో ఏకత్వాన్ని నువ్వు చూడగలగడం అడ్డుతుంది. జనన మరణాల రహస్యం అదృష్టవంతులైన అతి తక్కువ మందికి గోచరమవుతుంది. అసాధారణమైన వ్యక్తి మాత్రమే కాలం, ఎడం, ప్రేరణ అన్న ముసుగును తొలగించి భూత, భవిష్యత్, వర్తమానాలు అంతులేని ఒక పెద్ద వాక్యంలో కామాలు సెమికోలన్లని తెలుసుకోగలడు.